अथ पञ्चमकाण्डे पञ्चमप्रश्नस्य घनपाठः आरम्भः। यदेकेनैकेन यद्यदेकेन सद्गुस्थापयति सद्गुस्थापयत्येकेन यद्यदेकेन सद्गुस्थापयति एकेन सद्गुस्थापयति सद्गुस्थापयत्येकेनैकेन सद्गुस्थापयति यज्ञस्य यज्ञस्य सद्गुस्थापयत्येकेनैकेन सद्गुस्थापयति यज्ञस्य सद्गुस्थापयति यज्ञस्य यज्ञस्य सद्गुस्थापयति सद्गुस्थापयति यज्ञस्य सन्धत्यै सन्धत्यै यज्ञस्य सद्गुस्थापयति सद्गुस्थापयति यज्ञस्य सन्धत्यै सद्गुस्थापयतीति संस्थापयति यज्ञस्य सन्धत्यै सन्धत्यै यज्ञस्य यज्ञस्य सन्धत्या अविच्छेदाय अविच्छेदाय सन्धत्यै यज्ञस्य यज्ञस्य सन्धत्या अविच्छेदाय सन्धत्या अविच्छेदाय अविच्छेदाय सन्धत्यै सन्धत्या अविच्छेदायैन्द्रा ऐन्द्रा अविच्छेदाय सन्धत्यै सन्धत्या अविच्छेदायैन्द्रा सन्धत्या इति सं अविच्छेदायैन्द्रा ऐन्द्रा अविच्छेदायाविच्छेदायैन्द्रा पशवः पशव ऐन्द्रा अविच्छेदायाविच्छेदायैन्द्रा पशवः अविच्छेदायेत्यविच्छेदायैन्द्रा पशवः पशव ऐन्द्रा ऐन्द्रा पशवो ये ये पशव ऐन्द्रा ऐन्द्रा पशवो ये पशवो ये ये पशवः पशवो ये मुष्करा मुष्करा ये पशवः पशवो ये मुष्कराः ये मुष्करा ముష్కరాయన్ముష్కరాయదైంద్రాయన్ముష్కరాయదైంద్రాయన్ముష్కరాయదైంద్రాయన్ముష్కరాయదైంద్రా ఐంద్రాయద్యదైంద్రాయద్యదైంద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయింద్రాయ అగ్నిభ్య ఆలభ్యంత ఆలభ్యంతేభ్యోగ్నిభ్య ఆలభ్యంతే దేవతాభ్యో దేవతాభ్య ఆలభ్యంతేభ్యోగ్నిభ్య ఆలభ్యంతే దేవతాభ్య ఆలభ్యంతే దేవతాభ్యో దేవతాభ్య ఆలభ్యంత ఆలభ్యంతే దేవతాభ్య సమదగో సమదం దేవతాభ్య ఆలభ్యంత ఆలభ్యంతే దేవతాభ్య సమదం దేవతాభ్య సమదగో సమదం దేవతాభ్యో దేవతాభ్య సమదం దధాతి దధాతి సమదం దేవతాభ్యో దేవతాభ్య సమదం దధాతి సమదం దధాతి దధాతి సమదగో సమదం దధాత్యాగ్నేయీరాగ్నేయేర్దధాతి సమదగో సమదం దధాత్యాగ్నేయీరాగ్నేయేర్దధాతి స్తృష్టుభ ఆగ్నేయేర్దధాతిష్టుభస్తృష్టుభ ఆగ్నేయీరాగ్నేయీష్టుభోయాజ్యానువాక్యాజ్యానువాక్యా స్తృష్టుభ ఆగ్నేయీరాగ్నేయీష్టుభోయాజ్యానువాక్యాజ్యానువాక్యాష్టుభస్తృష్టుభోయాజ్యానువాక్యాకుర్యాత్కుర్యాజ్యాజ్యానువాక్యా స్తేన ఆగ్నేయా అగ్నేజాస్తేన తేన అగ్నేజాయత్యదా అగ్నేజాస్తేన తేన అగ్నేజాయత్ అగ్నేజాయత్యదా అగ్నేయా అగ్నేయాయత్ృష్టుభస్తుభో యదా అగ్నేయా అగ్నేయాయత్ృష్టుభః స్యాద్యేన్మాద్యేదున్మా యజమానో యజమానో మాధ్యేన్మాధ్యేద్యజమానో నియుత్వదే నియుత్వదే యజమానో మాధ్యేన్మాధ్యేద్యజమానో నియుత్వదే యజమానో నియుత్వదే నియుత్వదే యజమానో యజమానో నియుత్వదే భవతి భవతి నియుత్వదే యజమానో యజమానో నియుత్వదే భవతి నియుత్వదే భవతి భవతి నియుత్వదే నియుత్వదే భవతి యజమానస్య యజమానస్య భవతి నియుత్వదే నియుత్వదే భవతి యజమానస్య యజమానస్య యజమానస్య భవతి భవతి యజమానస్యానున్మాదాయానున్మాదాయ యజమానస్య భవతి భవతి యజమానస్యానున్మాదాయ యజమానస్యానున్మాదాయానున్మాదాయ యజమానస్య యజమానస్యానున్మాదాయ వాయుమతి వాయుమతి అనున్మాదాయ యజమానస్య యజమానస్యానున్మాదాయ వాయుమతి అనున్మాదాయ వాయుమతి వాయుమతి అనున్మాదాయానున్మాదాయ వాయుమతి శ్వేతవతి శ్వేతవతి వాయుమతి అనున్మాదాయానున్మాదాయ వాయుమతి శ్వేతవతి మాదాయ వాయుమతి శ్వేతవతి శ్వేతమతి వాయుమతి వాయుమతి శ్వేతవతి యాజ్యాను వాక్యే యాజ్యాను వాక్యే శ్వేతవతి వాయుమతి వాయుమతి శ్వేతవతి యాజ్యాను వాక్యే వాయుమతి ఇది వాయుమతి శ్వేతవతి యాజ్యాను వాక్యే యాజ్యాను వాక్యే శ్వేతవతి శ్వేతవతి యాజ్యాను వాక్యే భవతో భవతో యాజ్యాను వాక్యే శ్వేతవతి శ్వేతవతి యాజ్యాను వాక్యే భవతః శ్వేతవతి ఇది శ్వేతవతి యాజ్యాను వాక్యే భవతో భవతో యాజ్యాను వాక్యే యాజ్యాను వాక్యే భవతస్తదే జస్త్వాగతదే జస్త్వాయ భవతో యాజ్యాను వాక్యే యాజ్యాను వాక్యే భవతస్తదే జస్త్వాయ యాజ్యాను వాక్యే ఇది యాజ్యాను వాక్యే భవతస్తదే జస్త్వాయ సదే జస్త్వాయ భవతో భవతస్తదే జస్త్వాయ హిరణ్య గర్భో హిరణ్య గర్భస్తదే జస్త్వాయ భవతో భవతస్తదే జస్త్వాయ హిరణ్య గర్భః జస్త్వాయ హిరణ్య గర్భో హిరణ్య గర్భస్తదే జస్త్వాయ సదే జస్త్వాయ హిరణ్య గర్భస్తకం సకం హిరణ్య గర్భస్తదే జస్త్వాయ సదే జస్త్వాయ హిరణ్య గర్భస్తం సదే జస్త్వాయేతి సదేజః త్వాయ హిరణ్య గర్భస్తకం సకం హిరణ్య గర్భో హిరణ్య గర్భస్తమవర్తదా వర్తత సకం హిరణ్య గర్భో హిరణ్య గర్భస్తమవర్తదా హిరణ్య గర్భ ఇది హిరణ్య గర్భః వర్తదా వర్తత సకం సమవర్తదా అగ్రే అగ్రే వర్తత సకం సమవర్తదా అగ్రే అగ్రే అగ్రే వర్తదా వర్తదా గ్రహీత్యగ్రే వర్తదా వర్తదా గ్రహీత్యగ్రే గ్రహిత్యాఘారమాఘారమిత్యగ్రే గ్రహిత్యాఘారమిత్యాఘారమాఘారమిత్యాఘారమాఘారమాఘారమాఘారమాఘారయతి కారయత్యాఘారమాఘారమాఘారయతి ఆఘారమిత్యాఘారమ్ ఆఘారయతి కారయత్యాఘారయతి ప్రజాపతి ప్రజాపతిర్ఘారయత్యాఘారయతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతిర్ఘారయతి ఘారయతి ప్రజాపతిర్వైవై ప్రజాపతిర్ఘారయతి ఘారయతి ప్రజాపతిర్వై ప్రజాపతిర్వై వై ప్రజాపతి ప్రజాపతిర్వై హిరణ్య గర్భో హిరణ్య గర్భో వై ప్రజాపతి ప్రజాపతిర్వై హిరణ్య గర్భ ప్రజాపతిరిది ప్రజాపతి వై హిరణ్య గర్భో హిరణ్య గర్భో వై వై హిరణ్య గర్భ ప్రజాపతి ప్రజాపతిర్హిరణ్య గర్భో వై వై హిరణ్య గర్భ ప్రజాపతి హిరణ్య గర్భ ప్రజాపతి ప్రజాపతిర్హిరణ్య గర్భో హిరణ్య గర్భ ప్రజాపతేరనురూపత్వాయానురూపత్వాయ ప్రజాపతేర్హిరణ్య గర్భో హిరణ్య గర్భ ప్రజాపతేరనురూపత్వాయ హిరణ్య గర్భ ఇది హిరణ్య గర్భ ప్రజాపతేరనురూపత్వాయానురూపత్వాయ ప్రజాపతే ప్రజాపతేరనురూపత్వాయ సర్వాణి సర్వాణ్యనురూపత్వాయ ప్రజాపతే ప్రజాపతేరనురూపత్వాయ సర్వాణి ప్రజాపతే అనురూపత్వాయ సర్వాణి సర్వా సర్వాణ్యనురూపత్వాయానురూపత్వాయ సర్వాణి వై వై సర్వాణ్యనురూపత్వాయానురూపత్వాయ సర్వాణి వై అనురూపత్వాయేత్యనురూపాయ సర్వాణి వై వై సర్వాణి సర్వాణి వా ఏష ఏష వై సర్వాణి సర్వాణి వా ఏష ఏష వై వా ఏష రూపాణి రూపాణ్యేష వై వా ఏష రూపాణి ఏష రూపాణి రూపాణ్యేష ఏష రూపాణి పశూనాం పశూనాగు రూపాణ్యేష ఏష రూపాణి పశూనా రూపాణి పశూనాం పశూనాగు రూపాణి రూపాణి పశూనాం ప్రతి ప్రతి పశూనాగు రూపాణి రూపాణి పశూనాం ప్రతి పశూనాం ప్రతి ప్రతి పశూనాం పశూనాం ప్రత్యా ప్రతి పశూనాం పశూనాం ప్రత్యా ప్రతి ప్రత్యాలభ్యతే లభ్యత ఆప్రతి ప్రత్యాలభ్యతే ఆలభ్యతే లభ్యత ఆలభ్యతే యజ్జల్లభ్యత ఆలభ్యతే యతే యల్లభ్యతే లభ్యతే యక్ష్మ శృణశ్మ శృణో యల్లభ్యతే లభ్యతే యక్ష్మ శృణ యక్ష్మ శృణశ్మ శృణో యజ్ఞ్మ శృణస్తత్తక్ష్మ శృణో యజ్ఞ్మ శృణస్తత్ శృణస్తత్తక్ష్మ శృణశ్మ శృణస్తత్పురుషాణాం పురుషాణాం దక్ష్మ శృణశ్మ శృణస్తత్పురుషాణాం పురుషాణాం పురుషాణాం తత్తత్పురుషాణాగో రూపగో రూపం పురుషాణాం తత్తత్పురుషాణాగో రూపం పురుషాణాగో రూపగో రూపం పురుషాణాం పురుషాణాగో రూపం యద్యద్రూపం పురుషాణాం పురుషాణాగో రూపం యత్ రూపం యద్యద్రూపగో రూపం యత్తు పరస్తు పరో యద్రూపగో రూపం యత్తు పరః పరస్తు పరో యద్యత్తు పరస్తత్తత్తు పరో యద్యత్తు పరస్తత్ పరస్తత్తత్తు పరస్తు పరస్తదశ్వానామశ్వానాం తత్తు పరస్తు పరస్తోపరస్తదశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానాశ్వానా తద్గవాన్ యద్యద్గవాన్ తద్గవాన్ యద్ గవాంగవాంగవాంగవాంగవ్యా అవ్యా యద్యద్వ్యా ఇవేవా వ్యా యద్యద్వ్యా ఇవ ఇవేవా ఇవ శపాశపా ఇవేవ శపాస్తత్ ఏతమేవైతమేతమేవైనమేనమేవైతమేతమేవైనమేవైనమేవైనమభ్యా అభ్యేనమేవై వాయోర్నైత్యేదిన వాయోర్ వాయోర్నై ఇది విష్ణుః పరమః పరమో విష్ణుర్దేవతానాం దేవతానాం విష్ణుః విష్ణుః పరమః పరమో విష్ణుర్విష్ణుః పరమో యద్యత్ పరమో విష్ణుర్విష్ణుః పరమో యత్ పరమః పరమో యదాజ్ఞా వైష్ణవమ ఆజ్ఞా వైష్ణవం యత్ పరమః పరమో యదాజ్ఞా వైష్ణవం యదాజ్ఞా వైష్ణవమ ఆజ్ఞా వైష్ణవం యద్యదాజ్ఞా వైష్ణవమేకాదశకపాలమేకాదశకపాలమాజ్ఞా వైష్ణవం యద్యదాజ్ఞా వైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞా వైష్ణవమేకాదశకపాలమేకాదశకపాలమాజ్ఞా వైష్ణవమాజ్ఞా వైష్ణవమేకాదశకపాలం నిర్వపతి నిర్వపత్తేకాదశకపాలమాజ్ఞా వైష్ణవమాజ్ఞా వైష్ణవమేకాదశకపాలం నిర్వపతి ఆజ్ఞా వైష్ణవమిత్యాజ్ఞా వైష్ణవం ఏకాదశకపాలం నిర్వపతి నిర్వపత్యేకాదశకపాలమేకాదశకపాలం నిర్వపతి దేవత దేవత నిర్వపత్యేకాదశకపాలమేకాదశకపాలం నిర్వపతి దేవత ఏకాదశకపాలమిత్యేకాదశ కపాలం నిర్వపతి దేవత దేవత నిర్వపతి నిర్వపతి దేవత ఏవైవ దేవత నిర్వపతి నిర్వపతి దేవత ఏవ నిర్వపతీతి వపతి దేవత ఏవైవ దేవత దేవత ఏవోభయత ఉభయత ఏవ దేవత దేవత ఏవోభయత ఏవోభయత ఉభయత ఏవైవోభయత పరిగృహ్య పరిగృహ్యోభయత ఏవైవోభయత పరిగృహ్య భయత పరిగృహ్య పరిగృహ్యోభయత ఉభయత పరిగృహ్యేజమానో యజమాన పరిగృహ్యోభయత ఉభయత పరిగృహ్యేజమాన పరిగృహ్యేజమానో యజమాన పరిగృహ్య పరిగృహ్యేజమానో వా భయజమాన పరిగృహ్య పరిగృహ్యేజమానో వా పరిగృహ్యేతి పరిగృహ్య యజమానో వా భయజమానో యజమానో వరుంధే రుంధే వయజమానో యజమానో వరుంధే రుంధే రుంధే వా వరుంధే పురోడాశేన పురోడాశేన రుంధే వా వరుంధే పురోడాశేన రుంధే పురోడాశేన పురోడాశేన రుంధే రుంధే పురోడాశేన వై వై పురోడాశేన రుంధే పురోడాశేన వై పురోడాశేన వై వై పురోడాశేన పురోడాశేన వై దేవా దేవా వై పురోడాశేన పురోడాశేన వై దేవా వై దేవా దేవా వై వి దేవా అముష్మిన్ అముష్మిన్ దేవా వై వి దేవా అముష్మిన్ దేవా అముష్మిన్ అముష్మిన్ దేవా దేవా అముష్మిన్ లోకే లోకే అముష్మిన్ దేవా దేవా అముష్మిన్ లోకే అముష్మిన్ లోకే లోకే అముష్మిన్ అముష్మిన్ లోక ఆర్ధవన్ లోకే అముష్మిన్ అముష్మిన్ లోక ఆర్ధవన్ లోకే లోక ఆర్ధవన్ చరుణా చరుణా ఆర్ధవన్ లోకే లోక ఆర్ధవన్ చరుణా ఆర్ధవన్ చరుణా చరుణా ఆర్ధవన్నార్ధవన్ చరుణాస్మిన్ అస్మిగ్గుశ్చరుణా ఆర్ధవన్నార్ధవన్ చరుణాస్మిన్ చరుణాస్మిన్ అస్మిగ్గుశ్చరుణా చరుణాస్మిన్ యోయోస్మిగ్గుశ్చరుణా చరుణాస్మిన్ అస్మిన్ యోయోస్మిన్ అస్మిన్ యః కామయేత కామయేత యోస్మిన్ అస్మిన్ యః కామయేత కామయేత కామయేత యో యః కామయేతముష్మిన్ అముష్మిన్ కామయేత యో యః కామయేతముష్మిన్ కామయేతముష్మిన్ అముష్మిన్ కామయేత కామయేతముష్మిన్ లోకే లోకే ముష్మిన్ కామయేత కామయేతముష్మిన్ లోకే అముష్మిన్ లోకే లోకే ముష్మిన్ అముష్మిన్ లోకరుధ్యాధ్యాన్ లోకే ముష్మిన్ అముష్మిన్ లోకరుధ్యాధ్యాన్ లోకే లోకరుధ్యాధ్యాన్ లోకే లోకరుధ్యాధ్యామిది సృధ్యామృధ్యామితి సహ ఇది స పురోడాశం పురోడాశకం స ఇది స పురోడాశం పురోడాశం పురోడాశకం స పురోడాశం గుర్వీత గుర్వీత పురోడాశకం స పురోడాశం గుర్వీత పురోడాశం గుర్వీత గుర్వీత పురోడాశం పురోడాశం గుర్వీతముష్మిన్ నముష్మిన్ గుర్వీత పురోడాశం పురోడాశం గుర్వీతముష్మిన్ గుర్వీతముష్మిన్ నముష్మిన్ గుర్వీత గుర్వీతముష్మిన్ నేవైవాముష్మిన్ గుర్వీత గుర్వీతముష్మిన్ నేవాముష్మిన్ నేవైవాముష్మిన్ నముష్మిన్ నేవ లోకే లోక ఏవాముష్మిన్ నముష్మిన్ నేవ లోకే లోకే లోక ఏవైవ లోక అధ్నోత్యుర్ధ్నోతి లోక ఏవైవ లోక అధ్నోతి లోకరధ్నోత్యుర్ధ్నోతి లోకే లోకరధ్నోతి యద్యదృధ్నోతి లోకే లోకరధ్నోతి యద్యదృధ్నోత్యుర్ధ్నోతి యదష్టాకపాలోష్టాకపాలో యదృధ్నోత్యుర్ధ్నోతి యదష్టాకపాలాష్టాకపాలోష్టాకపాలో యద్యదష్టాకపాలస్తేన తేనాష్టాకపాలో యద్యదష్టాకపాలస్తేన అష్టాకపాలస్తేన తేనాష్టాకపాలోష్టాకపాలస్తేన అగ్నేయ అగ్నేయస్తేనాష్టాకపాలోష్టాకపాలస్తేన అగ్నేయ అష్టాకపాల ఇత్యష్టాకపాలః తేన అగ్నేయ అగ్నేయ తేజస్తేన తేనాగ్నేయో యద్యదాగ్నేయస్తేన తేనాగ్నేయోయత్ ఆగ్నేయో యద్యదాగ్నేయ ఆగ్నేయో యత్రికబాలస్త్రికబాలో యదాగ్నేయ ఆగ్నేయో యత్రికబాలస్త్రికబాలో యద్యత్రికబాలస్తేన తేనత్రికబాలో యద్యత్రికబాలస్తేన త్రికబాలస్తేన తేనత్రికబాలస్త్రికబాలస్తేన వైష్ణవో వైష్ణవస్తేన త్రికబాలస్త్రికబాలస్తేన వైష్ణవ త్రికబాల ఇది త్రికబాల తేన వైష్ణవో వైష్ణవస్తేన తేన వైష్ణవ సమృద్ధ్యై సమృద్ధ్యై వైష్ణవస్తేన తేన వైష్ణవ సమృద్ధ్యై వైష్ణవ సమృద్ధ్యై సమృద్ధ్యై వైష్ణవో వైష్ణవ సమృద్ధ్యో య సమృద్ధ్యై వైష్ణవో వైష్ణవ సమృద్ధ్యయ సమృద్ధ్యో య సమృద్ధ్యై సమృద్ధ్యయ కామయేత కామయేత య సమృద్ధ్యై సమృద్ధ్యయ కామయేత సమృద్ధ్యాది సం కామయేత కామయేత యోయ కామయేతాస్మిన్నస్మిన్ కామయేత యోయ కామయేతాస్మిన్ కామయేతాస్మిన్నస్మిన్ కామయేత కామయేతాస్మిన్ లోకే లోకేస్మిన్ కామయేత కామయేతాస్మిన్ లోకే అస్మిన్ లోకే లోకేస్మిన్నస్మిన్ లోక అర్ధ్యామృధ్యాన్ లోకేస్మిన్నస్మిన్ లోక అర్ధ్యామృధ్యాన్ లోకే లోక అర్ధ్యామిదేత్యర్ధ్యాన్ లోకే లోక ృత్యామిది సైత్యుత్యామృత్యామితి సహ ఇది స చరుం చరుగుం స ఇది స చరుం కుర్వీత కుర్వీత చరుగుం సస చరుం కుర్వీత చరుం కుర్వీత కుర్వీత చరుం చరుం కుర్వీతాగ్నేరగ్నే కుర్వీత చరుం చరుం కుర్వీతాగ్నే కుర్వీతాగ్నే కుర్వీతాగ్నేర్ఘృతం ఘృతమగ్నే కుర్వీత కుర్వీతాగ్నేర్ఘృతం ఘృతం ఘృతమగ్నేరగ్నేర్ఘృతం విష్ణోర్విష్ణోర్ఘృతమగ్నేరగ్నేర్ఘృతం విష్ణోర్ఘృతం విష్ణోర్విష్ణోర్ఘృతం ఘృతం విష్ణోస్తండులా స్తండులా విష్ణోర్ఘృతం ఘృతం విష్ణోస్తండులా విష్ణోస్తండులా స్తండులా విష్ణోర్విష్ణోస్తండులాస్తస్మాత్తస్మాత్తండులా సంవత్సరం వై సంవత్సరం వై సంవత్సరం వై సంవత్సరం వై సంవత్సరం ముఖ్యము ముఖ్యగో సంవత్సరం వై వై సంవత్సరముఖ్యం సంవత్సరముఖ్యముఖ్యగో సంవత్సరగో సంవత్సరముఖ్యమభృత్వా భృత్వోఖ్యగో సంవత్సరగో సంవత్సరముఖ్యమభృత్వా సంవత్సరమిది సంవత్సరం ముఖ్యమభృత్వా భృత్వోఖ్యముఖ్యమభృత్వాగ్నిమగ్నిమభృత్వోఖ్యముఖ్యమభృత్వాగ్నిం అగ్నిమగ్నిమగ్నిమి గర్భో గర్భస్వామి యథామి గర్భ సామి గర్భో గర్భస్వామి సామి గర్భో పవద్యతే గర్భస్వామి సామి గర్భో గర్భోపద్యతే గర్భో గర్భోపద్యతే తాదృక్ తాదృక్తాదృగవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద్యతేవద ఛేదార్తిమాత్తిమాత్తిమార్చే దృచ్ఛేదార్తిమాత్తిమార్చేద్ ఛేద్వైష్వానరం వైష్వానరమృచ్ఛేద్వైష్వానరం ద్వాదశకబాలం ద్వాదశకబాలం వైష్వానరమృచ్ఛేద్వైష్వానరం ద్వాదశకబాలం సంవత్సరం ఆప్వాగతే కాల ఆగతే అగ్నిమగ్నిమాగతే కాలే కాల ఆగతే అగ్నిం ఆగతేగ్నిమగ్నిమాగత ఆగతేగ్నిజనుతే జనుతేగ్నిమాగత ఆగతేగ్నిజనుతే ఆగత ఇత్యాగతే జనుతే జనుతేగ్నిమగ్నిజనుతే నచనుతేగ్నిమగ్నిజనుతేనా నచనుతే జనుతేనార్తిమార్తిన్ నచనుతే జనుతేనార్తిన్ అగ్నేరగ్నేర్వైవా అగ్నే ప్రియా ప్రియాగ్నేర్వైవా అగ్నే ప్రియా ప్రవీత్ సో శక్నోద్ శక్నోత్సో ప్రవీత్ బ్రవీద బ్రవీత్ సదో బ్రవీదృధ్నవద్ అబ్రవీద బ్రవీదృధ్నవదిది దృధ్నవద్ అబ్రవీద బ్రవీదృధ్నవదిత్ దృధ్నవదిత్ సైదిత్ సయో యస్ సైదిత్ సయః యో మామాయో యో మేత ఇతో మాయో యో మేత ఇతో మా మేత పునః పునరిత మా మేత పునః ఇతః పునః పునరిత ఇతః పునః సంజనవత్ సంజనవత్ పునరిత ఇతః పునః సంజనవత్ సంజనవత్ సంజనవత్ పునః పునః సంజనవతి సంజనవతి సంజనవతి సంజనవత్ సంజనవతి సంజనవతి సంజనవతి తం దేవా దేవాస్తమితి తం దేవా అగ్నిశ్చీయ చీయతే చీయతేరగ్నిశ్చీయత ఇది చీయతేరగ్నిశ్చీయత ఇత్యాహురాహుర్దేవా ఆహుర్దేవా మా దేవా దేవా మా వేదను వేదన్ మా దేవా దేవా మా వేదన్ వేదన్ వేదన్ వేదన్నితి వై వా ఇది వేదన వేదన్నితి వై వా అగ్నిరగ్నిర్వై వా అగ్నిశ్చీయతే చీయతే నిర్వై వా అగ్నిశ్చీయతే అగ్నిశ్చీయతే విదుర్విదశ్చీయతే చీయతే విదురేన మేనం విదశ్చీయతే చీయతే విదురేనం పురుషా ఉప జీవాన్ జీవానుప పురుషా పురుషా ఉప జీవా జీవాన్ జీవానుప జీవానిదీతి జీవాన్ జీవానిది వైవా ఇది జీవాన్ జీవానిది వై వైవా అగ్నిరగ్నిర్వా అగ్నిశ్చీయతే చీయతే అగ్నిర్వైవా అగ్నిశ్చీయతే అగ్నిశ్చీయతే త్రయస్త్రయశ్చీయతే అగ్నిరగ్నిశ్చీయతే త్రయస్త్రయశ్చీయతే త్రయః ప్రాంచః ప్రత్యంజ ప్రత్యంజ ఆత్మా సప్తమ సప్తమ ఆత్మా ప్రత్యంజ ఆత్మా సప్తమ ఆత్మా సప్తమ సప్తమ ఆత్మాత్మా సప్తమ ఏతావంత సప్తమ ఆత్మాత్మా సప్తమ ఏతావంత సప్తమ ఏతావంత ఏతావంత సప్తమ సప్తమ ఏతావంత ఏవైవైతావంత సప్తమ సప్తమ ఏతావంత ఏవంత ఏవైవైతావంత ఏతావంత ఉపజీవంతి ప్రజాపతి ప్రజాపతిర్జీవంతి ఉపజీవంతి ప్రజాపతి అహంకరిష్యామి కరిష్యామ్యహమహంకరిష్యామి యథా కరిష్యామ్యహమహంకరిష్యామి యథా కరిష్యామి యథా యథా కరిష్యామి కరిష్యామి యథా త్వా త్వా యథా కరిష్యామి కరిష్యామి యథా త్వా యథా యథా యథా త్వా నత్వాయథా యథా యథా త్వానా త్వా త్వా త్వా నాతి ధక్ష్యతి ధక్ష్యతి ధక్ష్యతి నాతి ధక్ష్యతి నాతి ధక్ష్యతి ధక్ష్యతి నాతి ధక్ష్యతి ధక్ష్యతి ధక్ష్యతి ధక్ష్యతి సస ఇత్యధిక్ష్యతి ధక్ష్యతి ధక్ష్యతి అభ్యమృషద అభ్యమృషత్ ప్రజాపతి ప్రజాపతిరమృషద్యా అభ్యమృషత్ ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతిరమృషద్ ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి సాధయతు సాధయతు త్వా ప్రజాపతి ప్రజాపతి సాధయతు ప్రజాపతి సాధయతు సాధయతు సాధయతు తయా తయా సాధయతు త్వా సాధయతు తయా సాధయతు సాధయతు తయా దేవతయా దేవతయా తయా తయా దేవతయాంగిరస్వదంగిరస్వద్దేవతయా తయా ధ్రువాంగిరస్వదంగిరస్వద్ధ్రువాసీదీమామి మామితి సీత సీదే ధీమా ధీమా మే వై వే మామి మామే వేష్టకామిష్టకామే వే మామి విమామేష్టకామిష్టకామే వై వేష్టకాం కృత్వా కృత్వేష్టకామే వై వేష్టకాం కృత్వా కృత్వేష్టకామిష్టకాం కృత్వోపకృత్తే ధత్త ఉపకృత్వా కృత్వోపధత్తే ధత్తేన దిదాహాయాన దిదాహాయ ధత్తే ధత్తేన దిదాహాయ ప్రజాపతి ప్రజాపతిరణ దిదాహాయ ధత్తేన దిదాహాయ ప్రజాపతి దిదాహాయ ప్రజాపతి ప్రజాపతిరణ దిదాహాయాన దిదాహాయ ప్రజాపతిర కామయత కామయత ప్రజాపతిరణ దిదాహాయాన దిదాహాయ ప్రజాపతిర కామయత అనదిదాహాయేత్యనదిదాహాయ ప్రజాపతిర కామయత కామయత ప్రజాపతి ప్రజాపతిర కామయత ప్రప్రాకామయత ప్రజాపతి ప్రజాపతిర కామయత ప్రజాపతిరితి ప్రజాపతి కామయత ప్రప్రాకామయత కామయత ప్రజాయే జాయేయ ప్రాకామయత కామయత ప్రజాయేయ జాయేయ ప్రజాయేయేతీతి జాయేయ ప్రజాయేయేతి జాయేయేతీతి జాయేయేతి సస ఇది జాయేయ జాయేయేతి సస ఇది సస ఏతమేత గోస ఇది స ఏతం ఏతమేత ముఖ్య ముఖ్యమేతమేత ముఖ్యమపశ్యద పశ్య దుఃఖ్యమేతమేత ముఖ్యమపశ్యద ముఖ్యమపశ్యద పశ్యద ముఖ్యమపశ్యత్తంతమపశ్యద పశ్యద సంవత్సరమ విభర విభస్ సంవత్సర గో సంవత్సరమ విభస్తతస్తతో విభస్ సంవత్సర సంవత్సరమ విభస్తత సంవత్సరమితి సంవత్సరం అవిభస్తతస్తతో విభర విభస్తతో వై వైతతో విభర విభస్తతో వై వై వైతస్తతో వై సత వైతస్తతో వై సహ వై సస వై వై సప్రస వై వై సప్రప్రసద ప్రాజాయత ప్రప్రాజాయత తస్మాత్ తస్మాదజాయత ప్రప్రాజాయత తస్మాత్ సంవత్సరగుం సంవత్సరం తస్మాత్ జాయత తస్మాత్ తస్మాత్ సంవత్సరం భార్యో భార్య సంవత్సరం తస్మాత్ తస్మాత్ సంవత్సరం భార్య సంవత్సరం భార్య భార్య సంవత్సరగుం సంవత్సరం భార్య ప్రప్రభార్య సంవత్సరగుం సంవత్సరం భార్య ప్ర సంవత్సరమితి సంవత్సరం భార్య ప్రప్రభార్య భార్య ప్రైవైవ ప్రభార్య భార్య ప్రైవ ప్రైవైవ ప్రప్రైవ జాయతే జాయత ఏవ ప్రప్రైవ జాయతే జాయతే జాయత ఏవైవ జాయతే తం జాయతే తం వసవో వసవస్తం జాయతే జాయతే తం వసవ వసవో వసవస్తందం వసవో బ్రువన్న బ్రువను వసవస్తందం వసవో బ్రువన్ వసవో బ్రువన్న బ్రువను వసవో వసవో బ్రువన్ ప్రప్రా బ్రువను వసవో వసవో బ్రువన్ ప్రా బ్రువన్ ప్రప్రా బ్రువన్న బ్రువన్ ప్రత్వం బ్రువన్న బ్రువన్ ప్రత్వం ప్రత్వం త్వం ప్రప్రత్వం అజనిష్టా అజనిష్టా త్వం ప్రప్రత్వం అజనిష్టా త్వమజనిష్టా అజనిష్టాస్త్వం త్వమజనిష్టా వయం వయమజనిష్టాస్త్వం త్వమజనిష్టా వయం అజనిష్టా వయం వయమజనిష్టా అజనిష్టా వయం ప్రప్రవయమజనిష్టా అజనిష్టా వయం ప్రా వయం ప్రప్రవయం వయం ప్రజాయామహై జాయామహై ప్రవయం వయం ప్రజాయామహై ప్రజాయామహై జాయామహై ప్రప్రజాయామహ ఇదీతి జాయామహై ప్రప్రజాయామహ ఇది జాయామహ ఇదీతి జాయామహై జాయామహ ఇది తంతమితి జాయామహై జాయామహ ఇది తం ఇది తంతమిదీతి తం వసుభ్యో వసుభ్యస్తమిదీతి తం వసుభ్యః వసుభ్యో వసుభ్యస్తంతం వసుభ్యః ప్రప్రవసుభ్యస్తంతం వసుభ్యః వసుభ్యః ప్రప్రవసుభ్యో వసుభ్యః ప్రాయచ్ఛద గచ్ఛత్ ప్రవసుభ్యో వసుభ్యః ప్రాయచ్ఛద ప్రాయచ్ఛద గచ్ఛత్ ప్రప్రాయచ్ఛత్తం తమయచ్ఛత్ ప్రప్రాయచ్ఛత్తం యచ్ఛత్తం తమయచ్ఛద యచ్ఛత్తం త్రీణి త్రీణి తమయచ్ఛద యచ్ఛత్తం త్రీణి తంత్రీణి త్రీణి తం తంత్రీణ్యహాన్యహాని త్రీణి తం తంత్రీణ్యహాని త్రీణ్యహాన్యహాని త్రీణి త్రీణ్యహాన్యభి ప్రభార్య ప్రైవైవ ప్రభార్య ప్రైవైవ ప్రప్రైవ జాయతే జాయత ఏవ ప్రప్రైవ జాయతే ఏవ జాయతే జాయత ఏవైవ జాయతే తాగుస్తాన్ జాయత ఏవైవ జాయతే తానాదిత్యా ఆదిత్యాస్తాగుస్తానాదిత్యా అబ్రువన్నాదిత్యాస్తాగుస్తానాదిత్యా సహస్రగుం సహస్రముఖ్యమేవమేవ ముఖ్యగుం సాహస్రం సాహస్రముఖ్యముఖ్యగోదాహస్రం వేద వేద సాహస్రముఖ్యముఖ్యగోదాహస్రం వేద సాహస్రం వేద వేద సాహస్రగోదాహస్రం వేద ప్రప్రవేద సాహస్రగోదాహస్రం వేద ప్రా వేద ప్రప్రవేద వేద ప్రసహస్రగోదాహస్రం ప్రవేద వేద ప్రసహస్రం ప్రసహస్రగో సహస్రం ప్రసహస్రం పశూన్ పశూన్ సహస్రం ప్రసహస్రం పశూన్ పశూన్ పశూన్ సహస్రగోదాహస్రం ప్నోత్యాప్నోది పశూన్ ఆప్నోతి ఏషైషా వై యజుషా యజుషా వా ఏషా ఏషైషా క్రియతే క్రియత ఏషా క్రియతే యజుషా యజుషా క్రియత ఏషైషా క్రియతే యజుషా యజుషా పచ్యతే పచ్యతే యజుషా యజుషా పచ్యతే యజుషా యజుషా పచ్యతే యజుషా యజుషా పచ్యతే యజుషా పచ్యతే యజుషా వివి యజుషా యజుషా విముచ్యతే యజుషా యజుషా విముచ్యతే ముచ్యతే ముచ్యతే యద్యన్ముచ్యతే ముచ్యతే యదుఖోఖా సా సోఖా సా వై వై సోఖోఖా సా వై వై వై సా సా వా ఏషా ఏషై తర్హ్యేతర్హ్యేషా వై వా ఏషై తర్హి తర్హ్యేతర్హి యాతయా ఆమ్ని యాతయా ఆమ్నియేతర్హ్యేతర్హి యాతయా ఆమ్ని సా యాతయా ఆమ్నియేతర్హ్యేతర్హి యాతయా ఆమ్ని సా ఆమ్ని సా యాతయా ఆమ్ని యాతయా ఆమ్ని సా నన పునఃపునర్న పునః ప్రయుజ్యా ప్రయుజ్యా పునర్నన పునః ప్రయుజ్యా ప్రయుజ్యా ప్రయుజ్యా పునః ప్రయుజ్యేతేది ప్రయుజ్యా ప్రయుజ్యేతేది యుక్ష్వాహి పునఃపునరేనామేనాం పునః ప్రప్రపునరేనామేనాం పునఃప్రా ప్రప్రపునఃపునఃప్రయుంక్తే యుంక్తే ప్రపునఃపునఃప్రయుంక్తే ప్రయుంక్తే యుంక్తే ప్రప్రయుంక్తే తేన తేన యుంక్తే ప్రప్రయుంక్తే తేన తేన తేన యుంక్తే యుంక్తే తేన జాతయామ్యే యాతయామ్నీ తేన యుంక్తే యుంక్తే తేన జాతయామ్యే యాతయామ్నీ తేన యుంక్తే యుంక్తే తేన జాతయామ్యే యాతయామ్నీ తేన యుంక్తే యుంక్తే తేన జాతయామ్యే యాతయామ్నీ తేన యుంక్తే యుంక్తే తేన జాతయామ్యే యాతయామ్నీ తేన యుంక్ యాతయామ్ని తేనాయాతయామ్ని యాతయామ్ని తేన తేనాయాతయామ్ని యో యో యాతయామ్ని తేన తేనాయాతయామ్ని యాతయామ్ని యో యో యాతయామ్ని యాతయామ్ని యో వై వై యో యాతయామ్ని యాతయామ్ని యో వై అయాతయామ్ని త్యయాతయామ్ని యో వై వై యో యో వా అగ్నిమగ్నిం వై యో యో వా అగ్నిం వా అగ్నిమగ్నిం వై వా అగ్ని యోగే యోగే అగ్నిం వై వా అగ్ని యోగే యోగే యోగే అగ్నిమగ్ని యోగ ఆగత ఆగతే యోగే అగ్నిమగ్ని యోగ ఆగతే యోగ ఆగత ఆగతే యోగే యోగ ఆగతే యునక్తి యునక్త్యాగతే యోగే యోగ ఆగతే యునక్తి ఆగతే యునక్తి యునక్త్యాగత ఆగతే యునక్తి యుంకే యుంకే యునక్త్యాగత ఆగతే యునక్తి యుంకే ఆగత ఇత్యాగతే యునక్తి యుంకే యుంకే యునక్తి యునక్తి యుంకే యుంజానేషు యుంజానేషు యుంకే యునక్తి యునక్తి యుంకే యుంజానేషు యుంక్తే యుంజానేషు యుంజానేషు యుంక్తే యుంక్తే యుంజానేష్వగ్నేగ్నే యుంజానేషు యుంక్తే యుంక్తే యుంజానేష్వగ్నే యుంజానేష్వగ్నేగ్నే యుంజానేషు యుంజానేష్వగ్నే యుక్ష్వ యుక్ష్వాగ్నే యుంజానేషు యుంజానేష్వగ్నే యుక్ష్వాగ్నే యుక్ష్వ యుక్ష్వాగ్నేగ్నే యుక్ష్వాహి యుక్ష్వాగ్నేగ్నే యుక్ష్వాహి యుక్ష్వాహి యుక్ష్వ యుక్ష్వాహి యేహి యుక్ష్వ యుక్ష్వాహి యేహి ఏతవ తవ యేహి ఏతవ ఏతవ తవ యేతవ యుక్ష్వ యుక్ష్వ తవ యేతవ యుక్ష్వా తవ యుక్ష్వ యుక్ష్వ తవ తవ యుక్ష్వాహి యుక్ష్వ తవ తవ యుక్ష్వాహి యుక్ష్వాహి యుక్ష్వ యుక్ష్వాహి దేవహూతమాన్ దేవహూతమాహి యుక్ష్వ యుక్ష్వాహి దేవహూతమాన్ దేవహూతమాన్ దేవహూతమానహి దేవహూతమాగు ఇది దేవహూతమానహి దేవహూతమాగు ఇది దేవహూతమాగు ఇది దేవహూతమాన్ దేవహూతమాగు ఇత్యాహేతి దేవహూతమాన్ దేవహూతమాగు ఇత్యాహ దేవహూతమానితి దేవహూతమాన ఆహేదిత్యాహైష ఏష ఆహేదిత్యాహైష ఆహైష ఏష ఆహైష ఆహైష వై ఏష వా అగ్నేరగ్నేర్ వా ఏష అగ్నేరగ్నేర్వై వా అగ్నేర్యోగో యోగోగ్నేర్వై వా అగ్నేర్యోగ అగ్నేర్యోగోగ్నేరగ్నేర్యోగస్తేన తేన యోగో యోగస్తేన యోగస్తేన తేన యోగో యోగస్తేనైవ తేనైవైన మేన మేవైన యునక్తి యునక్త్యేన మేవైన యునక్తి యునక్తి యుంకే యుంకే యునక్తి యునక్తి యుంక్తే యుంజానేషు యుంజానేషు యుంక్తే యునక్తి యునక్తి యుంక్తే యుంజానేషు యుంక్తే యుంజానేషు యుంజానేషు యుంక్తే యుంకే యుంజానేషు బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో యుంజానేషు యుంక్తే యుంక్తే యుంజానేషు బ్రహ్మవాదినేషు బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో యుంజానేషు యుంజానేషు బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో యుంజానేషు యుంజానేషు బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి న్యాన్యం వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి న్యం బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి న్యాన్యం వదంతి వదంతి న్యం అగ్నిరగ్నిర్యం వదంతి వదంతి న్యం అగ్ని అన్యం అగ్నిశ్చేతవ్యాశ్చేతవ్యా అగ్నిర్న్యా అన్యం అగ్నిశ్చేతవ్యా అగ్నిశ్చేతవ్యాశ్చేతవ్యా అగ్నిరగ్నిశ్చేతవ్యా ఉత్తానా ఉత్తానా శ్చేతవ్యా అగ్నిరగ్నిశ్చేతవ్యా ఉత్తానా శ్చేతవ్యా ఉత్తానా ఉత్తానా శ్చేతవ్యా శ్చేతవ్యా ఉత్తానా ఇదిత్యుత్తానా శ్చేతవ్యా శ్చేతవ్యా ఉత్తానా ఇది ఉత్తానా సౌర్యా సౌర్యా భవత్యస్య శౌర్యాది శౌర్యా శౌర్యా భవతి భవతి శౌర్యా జుహోతి జుహోతి శౌర్యా భవతి భవతి శౌర్యా జుహోతి శౌర్యా జుహోతి జుహోతి శౌర్యా శౌర్యా జుహోతి చక్షుర్జుహోతి శౌర్యా శౌర్యా జుహోతి చక్షు జుహోతి చక్షుశ్చక్షుర్జుహోతి జుహోతి చక్షురే వైవ చక్షుర్జుహోతి జుహోతి చక్షురేవా చక్షురేవాస్మిన్నస్మిన్నేవాస్మిన్నస్మిన్నేవైవాస్మిన్ ప్రతి ప్రత్యస్మిన్నేవైవాస్మిన్ ప్రతి ప్రతి ప్రత్యస్మిన్నస్మిన్ ప్రతి ప్రత్యస్మిన్నస్మిన్ ప్రతిదాతి ప్రతి ప్రతి దాతి ప్రతి ప్రతి దాతి ద్విర్జుహోతి ద్వేజుహోతి ద్వేర్జుహోతి ద్వే ద్వేహి చక్షుషీ చక్షుషీ ద్వేహి చక్షుషీ చక్షుషీ చక్షుషీ చక్షుషీ సమాన్యా సమాన్యా చక్షుషీ చక్షుషీ సమాన్యా సమాన్యా సమాన్యా చక్షుషీ చక్షుషీ సమాన్యా జుహోతి జుహోతి సమాన్యా చక్షుషీ చక్షుషీ సమాన్యా జుహోతి చక్షుషీ ఇది చక్షుషీ సమాన్యా జుహోతి జుహోతి సమాన్యా సమాన్యా జుహోతి సమానకో సమానం జుహోతి సమాన్యా సమాన్యా జుహోతి సమానం జుహోతి సమానకో సమానం జుహోతి జుహోతి సమానగో హి సమానం జుహోతి జుహోతి సమానగో హి సమానగో హి సమానగో సమానగో హి చక్షుశ్చక్షురహి సమానగో సమానగో హి చక్షుః చక్షుశ్చక్షురహి చక్షుస్సమర్థ్యై సమర్థ్యై చక్షురహి చక్షుస్సమర్థ్యై సమర్థ్యై సమర్థ్యై చక్షుశ్చక్షుస్సమర్థ్యై దేవాసురా దేవాసురాః సమర్థ్యై చక్షుశ్చక్షుస్సమర్థ్యై దేవాసురాః సమర్థ్యై దేవాసురా దేవాసురాః సమర్థ్యై సమర్థ్యై దేవాసురాః సంయత్తా సంయత్తా దేవాసురాః సమర్థ్యై సమర్థ్యై దేవాసురాః సంయత్తాః దేవాసురాః సంయత్తాః సంయత్తా దేవాసురా దేవాసురాః సంయత్తా ఆసన్నాసన్ సంయత్తా దేవాసురా దేవాసురాః సంయత్తా ఆసన్ సంయత్తా ఆసన్నాసన్ సంయత్తాః సంయత్తా ఆసన్ దేతాసన్ సంయత్తాః సంయత్తా ఆసన్ దే సందే దాసన్నా సందే వామం వామంత ఆసన్నా సందే వామం వామం వామందే వామం వసు వసు వామందే వామం వసు వామం వసు వసు వామం వామం వసు సగుంసం వసు వామం వామం వసు సం వసు సగుంసం వసు వసు సన్నిని సం వసు వసు సన్ని సన్నిని సగుం సన్య దధత దధత ని సగుం సన్య దధత దేవామృత వృంజత వృంజత వామృత దేవా దేవా వామృత వృంజత వామృత వృంజత వృంజత వామృత వామృత వృంజత తత్తద వృంజత వామృత వామృత వృంజత తత్ వామృతేది వామ వృంజత తత్తద వృంజత వృంజత తత్వామృత వామృతస్తద వృంజత వృంజత తత్వామృత తద్వామృత వామృతస్తద్వామృత వామభృత్వం వామభృత్వం వామృతస్తత్తద్వామృత వామభృత వామభృత్వం వామభృత్వం వామభృత్వం వామృత వామభృత వామభృత్వం యద్యద్వామభృత్వం వామభృత వామభృత వామభృత్వం యత్ వామభృత ఇది వామభృతః వామభృత యద్యద్వామ భృత్వం వామభృత్వం యద్వామభృతం వామభృతం యద్వామభృత్వం వామభృత్వం యద్వామభృతం వామభృత్వమితి వామభృతత్వం వామభృతం వామభృతం యద్యద్వామభృతముపదధాత్యుపదధాతి వామభృతం యద్యద్వామభృతముపదధాతి వామభృతముపదధాత్యుపదధాతి వామభృతం వామభృతముపదధాతి వామం వామముపదధాతి వామభృతం వామభృతముపదధాతి వామం వామభృతమితి వామభృతం దాతి వామం వామము బదధాత్యుపదధాతి వామమే వామము బదధాత్యుపదధాతి వామమేవ వామమేవైవ వామం వామమేవ తయాతయైవ వామం వామమేవ తయా తయాతయైవైవ తయా వసు వసుతయైవైవ తయా వసు తయా వసు వసుతయా తయా వసు యజమానో యజమానో వసుతయాతయా వసుయజమానః సుయజమానో యజమానో వసు వసుయజమానో భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్యజమానో వసు వసుయజమానో భ్రాతృవ్యస్య యజమానో భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య యజమానో యజమానో భ్రాతృవ్యస్య వృంగే వృంగే భ్రాతృవ్యస్య యజమానో యజమానో భ్రాతృవ్యస్య వృంగే భ్రాతృవ్యస్య వృంగే వృంగే భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య వృంగే హిరణ్యమూర్ధి హిరణ్యమూర్ధి వృంగే భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య వృంగే హిరణ్యమూర్ధి వృంగే హిరణ్యమూర్ధి హిరణ్యమూర్ధి వృంగే వృంగే హిరణ్యమూర్ధి భవతి భవతి హిరణ్యమూర్ధి వృంగే వృంగే హిరణ్యమూర్ధి భవతి హిరణ్యమూర్ధి భవతి భవతి హిరణ్యమూర్ధి హిరణ్యమూర్ధి భవతి జ్యోతిర్జ్యోతిర్భవతి హిరణ్యమూర్ధి హిరణ్యమూర్ధి భవతి జ్యోతి హిరణ్యమూర్ధ్ని హిరణ్యమూర్ధి జ్యోతిర్జ్యోతిర్భవతి భవతి జ్యోతిర్వై వై జ్యోతిర్భవతి భవతి జ్యోతిర్వై జ్యోతిర్వై వై జ్యోతిర్జ్యోతిర్వై హిరణ్యగో హిరణ్యం వై జ్యోతిర్జ్యోతిర్వై హిరణ్యం హిరణ్యగో హిరణ్యం వై వై హిరణ్యం జ్యోతిర్జ్యోతిర్హిరణ్యం వై వై హిరణ్యం జ్యోతి హిరణ్యం జ్యోతిర్జ్యోతిర్హిరణ్యగో హిరణ్యం జ్యోతిర్వామం వామం జ్యోతిర్హిరణ్యగో హిరణ్యం జ్యోతిర్వామం జ్యోతిర్వామం వామం జ్యోతిర్జ్యోతిర్వామం జ్యోతిషా జ్యోతిషా వామం జ్యోతిర్జ్యోతిర్వామం జ్యోతిషా వామం జ్యోతిషా జ్యోతిషా వామం వామం జ్యోతిషైవైవ జ్యోతిషా వామం వామం జ్యోతిషైవ జ్యోతిషైవైవ జ్యోతిషా జ్యోతిషైవాస్యా ైవాస్యైవాస్య జ్యోతిర్జ్యోతిరస్యైవైవాస్య జ్యోతిః జ్యోతిర్వామం వామం జ్యోతిర్జ్యోతిర్వామం వృంగే వృంగే వామం జ్యోతిర్జ్యోతిర్వామం వృంగే వామం వృంగే వృంగే వామం వామం వృంగే ద్వియజుర్ద్వియజుర్వృంగే వామం వామం వృంగే ద్వియజుః వృంగే ద్వియజుర్ద్వియజుర్వృంగే వృంగే ద్వియజుర్భవతి భవతి ద్వియజుర్వృంగే వృంగే ద్వియజుర్భవతి యజుర్భవతి భవతి ద్వియజుర్ద్వియజుర్భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవతి ద్వియజుర్ద్వియజుర్భవతి ప్రతిష్ఠిత్యై ద్వియజురిది ద్వియజుః భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భవతి భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఆపో వరుణస్య వరుణస్యాప ఆపో వరుణస్య పత్నయ పత్నయో వరుణస్యాప ఆపో వరుణస్య పత్నయ వరుణస్య పత్నయః పత్నయో వరుణస్య వరుణస్య పత్నయ ఆసన్నాసన్ పత్నయో వరుణస్య వరుణస్య పత్నయ ఆసన్ పత్నయ ఆసన్నాసన్ పత్నయ పత్నయ ఆసంతాస్త ఆసన్ పత్నయ పత్నయ ఆసంతా ఆసంతాస్త ఆసన్నాసంత అగ్నిరగ్నిస్త ఆసన్నాసంత అగ్ని అగ్నిరగ్నిస్తాస్త అగ్నిరభ్యాగ్నిస్తాస్త అగ్నిరభి అగ్నిరభ్యా అభ్యగ్నిరగ్నిరభ్యధ్యాయద్యాయదభ్యగ్నిరగ్నిరభ్యధ్యాయద అభ్యధ్యాయదధ్యాయదభ్యాభ్యధ్యాయత్తాస్త అధ్యాయదభ్యాభ్యధ్యాయత్తాయత్తాస్త అధ్యాయదధ్యాయత్తాస్తగుసంత అధ్యాయదధ్యాయత్తాస్సం పరాపదత్ పరాపదత్ ద్వితీయం ద్వితీయం యద్ ద్వితీయం పరాపదత్ పరాపదత్ ద్వితీయం ద్వితీయం పరాపదత్ పరాపదత్ ద్వితీయం ద్వితీయం పరాపదత్ పరాపదత్ ద్వితీయం ద్వితీయం పరాపదత్ పరాపదత్ ద్వితీయం ద్వితీయం పరాపదత్ పరాపదత్ ద్వితీయం ద్వితీయం పరాపదత్ పరాపదత్ ద్వితీయం ద్వితీయం పరాపదత్ ద్వితీయం ద్వితీయం పరాపదత్ ద్వితీయం ద్వితీయం పరాపదత్ పరాపదత్ ద్వితీయం ద్వితీయం పరాపదత్ పరాపదత్ ద్వితీయం ద్వితీయం పరాపదత్ తత్ పరాపదత్ ద్వితీయం ద్ ప్రథమాయా ప్రథమాయా ప్రథమాయా ప్రత్యవరోహేద్ ప్రత్యవరోహేద్ ప్రత్యవరోహేన్న ప్రత్యవరోహేద్ ప్రత్యవరోహేన్న హీన ప్రత్యవరోహేద్ ప్రత్యవరోహేన్న హీ ప్రత్యవరోహేదిది ప్రతి అవరోహేద్ నహీన నహీ మే కంచన జనకం కంచన ప్రత్యవరోహత సముద్రస్య వీతి హోత్ర ఇది వీతి హోత్ర యథా పూర్వం యథా పూర్వం యథా పూర్వం యథా యథా పూర్వం యథా పూర్వం యద్యత యథా పూర్వం క్రియతే క్రియతే యథా పూర్వం యద్యత యథా పూర్వం క్రియతే యథా పూర్వం క్రియతే క్రియతే యథా పూర్వం యథా పూర్వం క్రియతే సువర్గ్యం సువర్గ్యం క్రియతే యథా పూర్వం యథా పూర్వం క్రియతే సువర్గ్యం అయథా పూర్వమిత్యథా పూర్వం క్రియతే సువర్గ్యం సువర్గ్యం క్రియతే క్రియతే సువర్గ్యమస్యా సువర్గ్యం క్రియతే క్రియతే సువర్గ్యమస్యాసువర్గ్యమస్యాసువర్గ్యమసువర్గ్యమస్యతత్తదస్యాసువర్గ్యమసువర్గ్యమస్యతత్సువర్గ్యమిత్యసువః సువర్గ్యస్సువర్గ్యశ్చినుదే చునుదే సువర్గ్యో స్యాస్ సువర్గ్యస్సువర్గ్యశ్చినుదే చునుదే సువర్గ్యో స్యాస్ సువర్గ్యో సువర్గ్యస్య సువర్గ్యో వర్గ్యస్య సువర్గ్యోస్య భవతి వర్గ్య ఇది సువాహ్యవతి భవతి విశ్వకర్మా దిశాం దిశాం విశ్వకర్మా విశ్వకర్మా దిశాం పతిష్పదర్దిశాం విశ్వకర్మా విశ్వకర్మా దిశాం పతి విశ్వకర్మేతి విశ్వకర్మ దిశాం పతిష్పదర్దిశాం దిశాం పతిస్తపదర్దిశాం దిశాం పతిస్తపతిష్పదిస్తనో నస్తపతిష్పదిస్తన నో నస్తన పశోన్ పశోన్నస్తన పశో పశోన్ పశోన్నో నః పశోన్ పాతు పాతు పశోన్నో నః పశోన్ పాతు పశోన్ పాతు పాతు పశోన్ పశోన్ పాతు సస పాతు పశోన్ పశోన్ పాతు సహ పాతు సస పాతు పాదు సోస్మానస్మాన్ సపాతు పాదు సోస్మాన్ స్మానస్మాన్ సదోస్మాన్ పాదు పాత్వస్మాన్ సదోస్మాన్ పాదు అస్మాన్ పాదు పాత్వస్మానస్మాన్ పాదు తస్మై తస్మై పాత్వస్మానస్మాన్ పాదు తస్మై పాదు తస్మై తస్మై పాదు పాదు తస్మై నమో నమస్తస్మై పాదు పాదు తస్మై నమః తస్మై నమో నమస్తస్మై తస్మై నమః ప్రజాపతిః ప్రజాపతిర్ నమస్తస్మై తస్మై నమః ప్రజాపతిః నమః ప్రజాపతిః ప్రజాపతిర్ నమో నమః ప్రజాపతిః రుద్రో రుద్ర ప్రజాపతిర్ నమో నమః ప్రజాపతిః రుద్రః ప్రజాపతిః రుద్రో రుద్రః ప్రజాపతిః ప్రజాపతిః రుద్రో వరుణో వరుణో రుద్రః ప్రజాపతిః ప్రజాపతిః రుద్రో వరుణః ప్రజాపతిరిది ప్రజాపతిః రుద్రో వరుణో వరుణో రుద్రో రుద్రో వరుణోగ్నిరగ్నిర్వరుణో రుద్రో రుద్రో వరుణోగ్ని వరుణోగ్నిరగ్నిర్వరుణో వరుణోగ్నిర్దిశాన్ దిశామగ్నిర్వరుణో వరుణోగ్నిర్దిశాగ్నిర్దిశాన్ దిశామగ్నిరగ్నిర్దిశాం పతిష్పదిర్దిశామగ్నిరగ్నిర్దిశాం పతిః పతిష్పదిర్దిశాన్ దిశాం పతిస్తపదర్దిశాన్ దిశాం పతిస్తపతిష్పదిస్తనో నస్తపతిష్పదిస్తన నో నస్తన పశోన్ పశోన్నస్తన పశో పశూన్ పశూన్నో నః పశూన్ పాతు పాతు పశూన్నో నః పశూన్ పాతు పశూన్ పాతు పాతు పశూన్ పశూన్ పాతు సస పాతు పశూన్ పశూన్ పాతు సహ పాతు సస పాతు పాతు సోస్మానస్మాన్ సపాతు పాతు సోస్మాన్ స్మానస్మాన్ సోస్మాన్ పాతు పాత్వస్మాన్ సోస్మాన్ పాతు అస్మాన్ పాతు పాత్వస్మానస్మాన్ పాదు తస్మై తస్మై పాత్వస్మానస్మాన్ పాదు తస్మై పాతు తస్మై తస్మై పాదు పాదు తస్మై నమో నమస్తస్మై పాదు పాదు తస్మై నమః తస్మై నమో నమస్తస్మై తస్మై నమ ఏతా ఏతా నమస్తస్మై తస్మై నమ ఏతాః నమ ఏతా ఏతా నమో నమ ఏతా వై వా ఏతా నమో నమ ఏతా వై ఏతా వై వా ఏతా ఏతా వై దేవతా దేవతా వా ఏతా ఏతా వై దేవతాః వై దేవతా దేవతా వై వై దేవతా ఏతేషామేతేషాం దేవతా వై వై దేవతా ఏతేషాం దేవతా ఏతేషామేతేషాం దేవతా దేవతా ఏతేషాం పశూనాం పశూనామేతేషాం దేవతా దేవతా ఏతేషాం పశూనాం ఏతేషాం పశూనాం పశూనామేతేషామేతేషాం పశూనామధిపతయోధిపతయ పశూనామేతేషామేతేషాం పశూనామధిపతయః పశూనామధిపతయోధిపతయ పశూనాం పశూనామధిపతయస్తాభ్యస్తాభ్యోధిపతయ పశూనాం పశూనామధిపతయస్తాభ్యస్తాభ్యోధిపతయోధిపతయస్తాభ్యో వై వైతాభ్యోధిపతయోధిపతయస్తాభ్యో వై వైతాభ్యస్తాభ్యో వా ఏష ఏష వైతాభ్యస్తాభ్యో వా ఏష వా ఏష ఏష వై వా ఏష ఐష వై వా ఏష ఏష ఐష ఏష ఆవృశ్యతే వృశ్యత ఐష ఏష ఆవృశ్యతే ఆవృశ్యతే వృశ్యత ఆవృశ్యతే యో యో వృశ్యత ఆవృశ్యతే యః వృశ్యతే యో యో వృశ్యతే వృశ్యతే యః పశుశీరుషాణి పశుశీరుషాణి యో వృశ్యతే వృశ్యతే యః పశుశీరుషాణి పశుశీరుషాణి పశుశీరుషాణి యో యః పశుశీరుషాణ్యుపదధాత్యుపదధాతి పశుశీరుషాణి యో యః పశుశీరుషాణ్యుపదధాతి పశుశీరుషాణ్యుపదధాత్యుపదధాతి పశుశీరుషాణి పశుశీరుషాణ్యుపదధాతి హిరణ్యేష్టకా హిరణ్యేష్టకా ఉపదధాతి పశుశీరుషాణి పశుశీరుషాణ్యుపదధాతి హిరణ్యేష్టకాశీరుషాణీతి పశుశీరుషాణీ ఉపదధాతి హిరణ్యేష్టకా హిరణ్యేష్టకా ఉపదధాత్యుపదధాతి హిరణ్యేష్టక ఉపోపహిరణ్యేష్టక ఉపదధాత్యుపదధాతిరణ్యేష్టక ఉపదధాతిపదధాతి హిరణ్యేష్టక ఉపోపహిరణ్యేష్టక హిరణ్యేష్టక ఉపదధాతి దధాత్యుపహిరణ్యేష్టక హిరణ్యేష్టక ఉపదధాతి హిరణ్యేష్టక ఇది హిరణ్య ఇష్టకాదధాతి దధాత్యుపోపదధాత్యేతాభ్య ఏతాభ్యో దధాత్యుపోపదధాత్యేతాభ్య ేతాభ్య ఏతాభ్యో దాతి దాచేతాభ్య ఏవైతాభ్యో దాతి దాచేతాభ్య ఏవాభ్య ఏవైతాభ్య ఏతాభ్య ఏ దేవతాభ్యో దేవతాభ్య ఏవైతాభ్య ఏతాభ్య ఏ దేవతాభ్యేవేవతాభ్యో దేవతాభ్య ఏవైవ దేవతాభ్యో నమో నమో దేవతాభ్య ఏవైవ దేవతాభ్యో నమ దేవతాభ్యో నమో నమో దేవతాభ్యో దేవతాభ్యో నమస్కరోతి కరోతి నమో దేవతాభ్యో దేవతాభ్యో నమస్కరోతి నమస్కరోతి కరోతి నమో నమస్కరోతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదిన కరోతి నమో నమస్కరోతి బ్రహ్మవాదిన కరోతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదిన కరోతి కరోతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదిన కరోతి కరోతి బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి అగ్నా భగ్నౌ వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి అగ్నౌ బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంత్యగ్నా భగ్నౌ వదంతి వదంత్యగ్నౌ గ్రామ్యాన్ గ్రామ్యాన్ అగ్నౌ వదంతి వదంత్యగ్నౌ గ్రామ్యాన్ అగ్నౌ గ్రామ్యాన్ గ్రామ్యాన్ అగ్నావగ్నౌ గ్రామ్యాన్ పశూన్ పశూన్ గ్రామ్యాన్ అగ్నావగ్నౌ గ్రామ్యాన్ పశూన్ గ్రామ్యాన్ పశూన్ పశూన్ గ్రామ్యాన్ గ్రామ్యాన్ పశూన్ ప్రపశూన్ గ్రామ్యాన్ గ్రామ్యాన్ పశూన్ ప్రశూన్ ప్రపశూన్ పశూన్ ప్రదధాతి దధాతి ప్రపశూన్ పశూన్ ప్రదధాతి ప్రదధాతి దధాతి ప్రప్రదధాతి శుచా శుచా దధాతి ప్రప్రదధాతి శుచా శుచా శుచా దధాతి దధాతి శుచారణ్యానారణ్యాన్ శుచా దధాతి దధాతి శుచారణ్యా శుచారణ్యానారణ్యాన్ శుచా శుచారణ్యానర్పయత్యర్పయత్యారణ్యాన్ శుచా శుచారణ్యానర్పయతి అరణ్యానర్పయత్యర్పయత్యారణ్యానర్పయతి కింకిమర్పయత్యారణ్యానారణ్యానర్పయతి అహమయతి కింకిమర్పయత్యర్పయతి కిం తదస్తః కిమర్పయత్యర్పయతి కిం తదః కిం తదస్తః కింకిం తదహుదుత్తదః కింకిం తదహుదః తదహుదుత్తదస్తద ఉచ్ఛిగుం శరిశగుం సత్యుత్తదస్తద ఉచ్ఛిగుం శది ఉచ్ఛిగుం శతిశగుం సత్యుదుచ్ఛిగుం శతి దీదిశిగుం సత్యుదుచ్ఛిగుం శతీతి శది దీదిశిగుం శతిశిగుం శతీతి యద్యదిది శిగుం శరిశిగుం శతీతి యద్ యద్యది దీది యద్ధిరణ్యేష్టకా హిరణ్యేష్టకా యది దీది యద్ధిరణ్యేష్టకా హిరణ్యేష్టకా యద్యద్ధిరణ్యేష్టకా ఉపదధాత్యుపదధాది హిరణ్యేష్టక యద్యద్ధిరణ్యేష్టకా ఉపదధాది హిరణ్యేష్టకా ఉపదధాత్యుపదధాది హిరణ్యేష్టకా హిరణ్యేష్టకా ఉపదధాత్యమృతమృతముపదధాది హిరణ్యేష్టకా ఉపదధాత్యమృతం హిరణ్యేష్టకా ఇది హిరణ్యా ఇష్టకా అమృతమృతముపదధాత్యుపదధాత్యమృతం వై వా అమృతముపదధాత్యుపదధాత్యమృతం వై ఉపదధాతిత్యుపదధాతి అమృతం వై వా అమృతమృతం వై హిరణ్యగో హిరణ్యం వా అమృతమృతం వై హిరణ్యం వై హిరణ్యగో హిరణ్యం వై వై హిరణ్యమృతేన అమృతేన హిరణ్యం వై వై హిరణ్యమృతేన హిరణ్యమృతేన అమృతేన హిరణ్యగో హిరణ్యమృతేన వై వామృతేన హిరణ్యగో హిరణ్యమృతేన అమృతేనైవైవామృతేనామృతేనైవ గ్రామ్యేభ్యో గ్రామ్యేభ్య ఏవామృతేనామృతేనైవ గ్రామ్యేభ్యః గ్రామ్యేభ్యో గ్రామ్యేభ్య ఏవైవ గ్రామ్యేభ్యః పశుభ్యః పశుభ్యో గ్రామ్యేభ్య ఏవైవ గ్రామ్యేభ్యః పశుభ్యః గ్రామ్యేభ్యః పశుభ్యః పశుభ్యో గ్రామ్యేభ్యో గ్రామ్యేభ్యః పశుభ్యో పశుభ్యో గ్రామ్యేభ్యో గ్రామ్యేభ్యః పశుభ్యో భేషజం పశుభ్యో భేటజం భేటజం పశుభ్యః పశుభ్యో భేటజం కరోతి కరోతి భేటజం పశుభ్యః పశుభ్యో భేటజం కరోతి పశుభ్యైతి పశుభ్యః భేటజం కరోతి కరోతి భేటజం భేటజం కరోతి నన కరోతి భేటజం భేటజం కరోతి నా కరోతి నన కరోతి కరోతి నైనా నేనాన్న కరోతి కరోతి నైనాన్ నైనా నేనాన్న నైనాను హినస్ హినస్తి హినస్తేనాన్ననైనాను హినస్తి ఏనాను హినస్తి హినస్తేనానేనాను హినస్తి ప్రాణః ప్రాణో హినస్తేనానేనాను హినస్తి ప్రాణః హినస్తి ప్రాణః ప్రాణో హినస్తి హినస్తి ప్రాణో వై వై ప్రాణో హినస్తి హినస్తి ప్రాణో వై ప్రాణో వై వై ప్రాణః ప్రాణో వై ప్రథమా ప్రథమా వై ప్రాణః ప్రాణో వై ప్రథమా ప్రాణ ఇది ప్రాణః వై ప్రథమా ప్రథమా వై వై ప్రథమా స్వయమాతృణ్ణా స్వయమాతృణ్ణా ప్రథమా వై వై ప్రథమా స్వయమాతృణ్ణా స్వయమాతృణ్ణా స్వయమాతృణ్ణా ప్రథమా ప్రథమా స్వయమాతృణ్ణా వ్యానో వ్యాన స్వయమాతృణ్ణా ప్రథమా ప్రథమా స్వయమాతృణ్ణా వ్యాన స్వయమాతృణ్ణా వ్యానో వ్యాన స్వయమాతృణ్ణా స్వయమాతృణ్ణా వ్యానో ద్వితీయా ద్వితీయా వ్యాన స్వయమాతృణ్ణా స్వయమాతృణ్ణా వ్యానో ద్వితీయా స్వయమాతృణ్ణేతి స్వయం వ్యానో ద్వితీయా ద్వితీయా వ్యానో వ్యానో ద్వితీయా పానో పానో ద్వితీయా వ్యానో వ్యానో ద్వితీయా పాన వ్యాన ఇది ద్వితీయా పానో పానో ద్వితీయా ద్వితీయా పానస్తృతీయా తృతీయా పానో ద్వితీయా ద్వితీయా పానస్తృతీయా పానస్తృతీయా తృతీయా పానో పానస్తృతీయాన్వన తృతీయా పానో అపాన ఇత్యపానహాన్వను తృతీయా తృతీయాను ప్రప్రాణు తృతీయా తృతీయాను ప్రా ప్రప్రాణ్వను ప్రాణ్యాదన్యాత్ ప్రాణ్వను ప్రాణ్యాద్ ప్రాణ్యాదన్యాత్ ప్రప్రాణ్యాత్ ప్రథమాం ప్రథమామన్యాత్ ప్రప్రాణ్యాత్ ప్రథమాన్యాత్ ప్రథమాం ప్రథమామన్యాదన్యాత్ ప్రథమాగస్వయమాతృణ్ణాగస్వయమాతృణ్ణాం ప్రథమామన్యాదన్యాత్ ప్రథమాగస్వయమాతృణ్ణాగస్వయమాతృణ్ణాగస్వయమాతృణ్ణాం ప్రథమాం ప్రథమాగస్వయమాతృణ్ణాముపధాయో పధాయ స్వయమాతృణ్ణాం ప్రథమాం ప్రథమాగస్వయమాతృణ్ణాముపధాయ స్వయమాతృణ్ణాముపధాయ ప్రాణేన ప్రాణేనోపధాయ స్వయమాతృణ్ణాగస్వయమాతృణ్ణాముపధాయ ప్రాణేన స్వయమాతృణ్ణామిది స్వయం ఆతృణ్ణా ప్రాణేన ప్రాణేనోపధాయోపధాయ ప్రాణేనైవ ప్రాణేనోపధాయోపధాయ ప్రాణేనైవ్యోపాధాయ ప్రాణేనైవ ప్రాణేన ప్రాణేనైవ ప్రాణం ప్రాణమేవ ప్రాణేన ప్రాణేనైవ ప్రాణం ప్రాణేనేతి ప్రాణేన ఏవ ప్రాణం ప్రాణమేవైవ ప్రాణగోసగోసం ప్రాణమేవైవ ప్రాణగోసం ప్రాణగోసగోసం ప్రాణం ప్రాణగోసమర్థ ప్రాణమిది ప్రాణం సమర్థయత్యర్థయతి సగౌ సమర్థయతి వివ్యర్థయతి సగౌ సమర్థయతి వివ్యర్థయత్యర్థయతివ్యన్యాదన్యాద్యర్థయత్యర్థయతివ్యన్యాదన్యాదన్యాద్వితీయామన్యాద్వితీయామన్యాదన్యాద్వితీయామన్యాదన్యాద్వితీయామన్యాదన్యాద్వితీయముపధాయ ద్వితీయాముపధాయ వ్యానేన వ్యానేనోపధాయ ద్వితీయాముపధాయ వ్యానేన వ్యానేనోపధాయోపధాయ వ్యానేనైవ వ్యానేనోపధాయోపధాయ వ్యానేనైవ వ్యానేనైవ వ్యానేన వ్యానేనైవ వ్యానం వ్యానమేవ వ్యానేన వ్యానేనైవ వ్యానం వ్యానేనే దివి అనేన వ్యానం వ్యానమేవైవ వ్యానగోసగుంసం వ్యానమేవైవ వ్యానగోసం వ్యానగోసగోసం వ్యానం వ్యానగోసమర్థయత్యర్థయతి సం వ్యానం వ్యానగోసమర్థయతి వ్యానమితి వి అనం సమర్థయత్యర్థయతి సగో సమర్థయత్యపాపార్థయతి సగో సమర్థయత్యపార్థయత్యపాపార్థయత్యర్థయత్యపాన్యాదన్యాదపార్ व्याहृतेभिरेताभिरेताभिर्व्याहृतेभिः स्वयमातृण्णाः వ్యాహృతేభ్యః స్వయమాదృణ్ణా స్వయమాదృణ్ణా వ్యాహృతేభిర్వ్యాహృతేభ్యః స్వయమాదృణ్ణా ఉపదధాత్యుపదధాది స్వయమాదృణ్ణా వ్యాహృతేభిర్వ్యాహృతేభ్యః స్వయమాదృణ్ణా ఉపదధాతి వ్యాహృతేభిర్వ్యాహృతిభిః స్వయమాదృణ్ణా ఉపదధాత్యుపదధాది స్వయమాదృణ్ణా స్వయమాదృణ్ణా ఉపదధాతి మానిమానుపదధాది స్వయమాదృణ్ణా స్వయమాదృణ్ణా ఉపదధాతి మా స్వయమాదృణ్ణా ఇది స్వయం స్వయమాతృణ్ణా స్వయమాతృణ్ణాశ్చతస్ర ఏతా ఏతాశ్చతస్రస్వయమాదృణ్ణా అవశ్యన్నవశ్యన్ హోత్వా హోత్వైవైనమేనమేవ హోత్వా హోత్వైవైనం వృణీత ఏనమే వై వైనం వృణీతేనా వృణీతే వృణీతేనా వృణీతే సమాహేతిహసమింధే వృత్రాణి వృత్రాణ్యగ్నిర్వృత్రాణి జంఘనజంఘనత్ వృత్రాణి వృత్రాణి జంఘనదితి జంఘనత్ వృత్రాణి వృత్రాణి జంఘనదితి బ్రహ్మవాదినో వదంతి కస్మాత్

కృణా ప్రాణో నుష్టుప నుష్ట ప్రాణ ప్రాణో నుష్టుప్ తస్మాత్ తస్మాదనుష్ట ప్రాణ ప్రాణో నుష్టుప్ తస్మాత్ ప్రాణ ఇది ప్రాణః తస్మాత్ తస్మాదనుష్టుప నుష్టుప్ తస్మాత్ ప్రాణ ప్రాణస్తస్మాదనుష్టుప నుష్టుప్ తస్మాత్ ప్రాణ అనుష్టుభిత్యనోస్తుభ తస్మాత్ ప్రాణ ప్రాణస్తస్మాత్ తస్మాత్ ప్రాణ సర్వాణి సర్వాణి ప్రాణస్తస్మాత్ తస్మాత్ ప్రాణ సర్వాణి ప్రాణ సర్వాణి సర్వాణి ప్రాణ ప్రాణ సర్వాణ్యంగాన్యంగాని సర్వాణి ప్రాణ ప్రాణ సర్వాణ్యంగాని ప్రాణ ఇది ప్రాణః సర్వాణ్యంగాన్యంగాని సర్వాణి సర్వాణ్యంగాన్యన్ వన్వంగాని సర్వాణి సర్వాణ్యంగాన్యను వంగాన్యన్ వన్వంగాన్యంగాన్యను జరతి జరత్యన్ వంగాన్యంగాన్యను జరతి అనుచరతి చరత్యన్ వనుచరతి తాస్తాశ్చరత్యన్ వనుచరతి తాః జరతి తాస్తాశ్చరతి జరతి తాస్యాశ్చరతి జరతి తస్మాత్ తస్మాత్ పరుషి పరుషి పరుషి పరుషి తస్మాత్ తస్మాత్ పరుషి పరుషి రసోరస పరుషి పరుషి తస్మాత్ తస్మాత్ పరుషి పరుషి రస పరుషి పరుషి రసోరస పరుషి పరుషి పరుషి పరుషి రసస్తోమగో సోమగో రస పరుషి పరుషి పరుషి పరుషి రసస్తోమం పరుషి పరుషీతి పరుషి పరుషి రసస్తోమగో సోమగో రసోరసస్తోమగ్ శ్రీణంతి శ్రీణంతి సోమగో రసోరసస్తోమగ్ శ్రీణంతి శ్రీణంది శ్రీణంది సోమగో సోమగ్ శ్రీణంది పృష్ణయ పృష్ణయ శ్రీణంది సోమగో సోమగ్ శ్రీణంది పృష్ణయ శ్రీణంది పృష్ణయ పృష్ణయ శ్రీణంది శ్రీణంది పృష్ణయ ఇది పృష్ణయ శ్రీణంది శ్రీణంది పృష్ణయ ఇది పృష్ణయ ఇది పృష్ణయ పృష్ణయ ఇత్యాహ హేది పృష్ణయ పృష్ణయ ఇత్యాహ ఇత్యాహ హేది ఇత్యాహాన్నమన్నమా హేది ఇత్యాహాన్నం ఆహాన్నమన్నమాహాన్నం వైవాహన్నమాహాన్నం అన్నం వైవా అన్నమన్నం వై వృష్ణి వృష్ణి వా అన్నమన్నం వై వృష్ణి వృష్ణి వృష్ణి వై వై వృష్ణ్యన్నమన్నం వృష్ణి వై వై వృష్ణ్యన్నం వృష్ణి అన్నమన్నం వృష్ణి వృష్ణ్యన్నమే వైవాన్నం వృష్ణి వృష్ణ్యన్నమేవా అన్నమే వైవాన్నమన్నమేవా వా వైవాన్నమన్నమేవా వా వై వై వా వరుంధే రుంధే వై వై వా వరుంధే రుంధే రుంధే వా వరుంధేర్కోర్కో రుంధే వా వరుంధేర్కహేర్కోర్కో రుంధే రుంధేర్కో వై వా అర్కో రుంధే రుంధేర్కో వై అర్కో వై వా అర్కోర్కో వా అగ్నిరగ్నిర్వా అర్కోర్కో వా అగ్ని వా అగ్నిరగ్నిర్వై వా అగ్నిరర్కోర్కో అగ్నిర్వై వా అగ్నిరర్కహర్కోర్కో అగ్నిరగ్నిరర్కోన్నమన్నమర్కోగ్నిరగ్నిరర్కోన్నం అర్కో అన్నమన్నమర్కోర్కోన్నం అన్నమన్నం అన్నమే వైవాన్నమన్నమే వా వా వైవాన్నమన్నమే వా వై వై వా వరుంధే రుంధే వై వై వా వరుంధే వరుంధే రుంధే వా వరుంధే జన్మన్ జన్మన్ రుంధే వా వరుంధే జన్మన్నో జన్మన్ జన్మన్ రుంధే రుంధే జన్మన్ దేవానాం దేవానాం జన్మన్ రుంధే రుంధే జన్మన్ దేవానాం జన్మన్ దేవానాం దేవానాం జన్మన్ జన్మన్ దేవానాం విశో విశో దేవానాం జన్మన్ జన్మన్ దేవానాం విశః దేవానాం విశో విశో దేవానాం దేవానాం విశస్తుషు త్రిషు విశో దేవానాం దేవానాం విశస్త్రిషు విశస్త్రిషు త్రిషు విశో విశస్త్రిష్వాత్రిషు విశో విశస్త్రిష్వాత్రిషు త్రిష్వారోచనే రోచన ఆత్రిషు త్రిష్వారోచనే ఆరోచనే రోచన ఆరోచనే దివో దివో రోచన ఆరోచనే దివ రోచనే దివో దివో రోచనే రోచనే దివ ఇది దివో రోచనే రోచనే దివ ఇది దివ ఇది దివో దివ ఇత్యాహ హేది దివో దివ ఇత్యాహేమానిమానా హేదీత్యా హేమానా హేమానిమానాః హేమానే వైవేమానాః హేమానేవామానే వైవేమానిమానేవాస్మా అస్మా ఏవేమానిమా ఏవాస్మి ఏవాస్మా అస్మా ఏవైవాస్మై లోకాన్ లో లోకానస్మాైవాస్మై లోకాన్ లోకానస్మాస్మై లోకాన్ జ్యోతిష్మదో జ్యోతిష్మదో లోకానస్మా అస్మై లోకాన్ జ్యోతిష్మద లోకాన్ జ్యోతిష్మదో జ్యోతిష్మదో లోకాన్ లోకాన్ జ్యోతిష్మద కరోతి కరోతి జ్యోతిష్మదో లోకాన్ లోకాన్ జ్యోతిష్మద కరోతి జ్యోతిష్మద కరోతి కరోతి జ్యోతిష్మదో జ్యోతిష్మద కరోతి యోయ కరోతి జ్యోతిష్మదో జ్యోతిష్మద కరోతి కరోతి యోయ కరోతి కరోతి యో వై వై కరోతి కరోతి యో వై యో వై వై యో యో వా ఇష్టకానామిష్టకానాం వై యో యో వా ఇష్టకానామిష్టకానాం వై వా ఇష్టకానాం ప్రతిష్టాం ప్రతిష్టామిష్టకానాం వై వా ఇష్టకానాం ప్రతిష్టానాం ప్రతిష్టాం ప్రతిష్టామిష్టకానామిష్టకానాం ప్రతిష్టాం వేద వేద ప్రతిష్టామిష్టకానామిష్టకానాం ప్రతిష్టాం వేద ప్రతిష్టాం వేద వేద ప్రతిష్టాం ప్రతిష్టాం వేద ప్రతి ప్రతి వేద ప్రతిష్టాం ప్రతిష్టాం వేద ప్రతిష్టామిది ప్రతిష్టా వేద ప్రతి ప్రతి వేద వేద ప్రత్యేవైవ ప్రతి వేద వేద ప్రత్యేవైవ ప్రతి ప్రత్యేవ తిష్టతి తిష్టత్యేవ ప్రతి ప్రత్యేవ తిష్టతి ఏవ తిష్టతి తిష్టత్యేవైవ తిష్టతి తయా తయా తిష్టత్యేవైవ తిష్టతి తయా తయా తయా తిష్టతి తిష్టతి తయా దేవతయా దేవతయా తయా తిష్టతి తిష్టతి తయా దేవతయా దేవతయా దేవతయా తయా తయా దేవతయాంగిరస్వదంగిరస్వత్ దేవతయా తయా తయా దేవతయాంగిరస్వత్ దేవతయాంగిరస్వదంగిరస్వత్ దేవతయా దేవతయాంగిరస్వత్ ధ్రువా ధ్రువాంగిరస్వత్ దేవతయా దేవతయాంగిరస్వత్ ధ్రువాంగిరస్వత్ ధ్రువా ధ్రువాంగిరస్వదంగిరస్వత్ ధ్రువాసీద సీద ధ్రువాంగిరస్వదంగిరస్వత్ ధ్రువాసీద సీద ధ్రువా ధ్రువాసీదేతి సీద ధ్రువా ధ్రువాసీదేతి సీదేతి సీద సీదేత్యాహేతి సీద సీదేత్యాహేతీత్యాహైషైషా హేతీత్యాహైషా హైషైషా హైషా వైవా ఏషా హైషా వై ఏషా వైవా ఏషైషా వా ఇష్టకానామిష్టకానాం వా ఏషైషా వా ఇష్టకానామిష్టకానాం వైవా ఇష్టకానాం ప్రతిష్టా ప్రతిష్టేష్టకానాం వైవా ఇష్టకానాం ప్రతిష్టా ఇష్టకానాం ప్రతిష్టా ప్రతిష్టేష్టకానామిష్టకానాం ప్రతిష్టా యోయః ప్రతిష్టేష్టకానామిష్టకానాం ప్రతిష్టాయః యోయః ప్రతిష్టా ప్రతిష్టాయ ఏవమేవయః ప్రతిష్టా ప్రతిష్టాయ ఏవం తిష్ఠేతి ప్రతిష్టా ఏవమేవయోయ ఏవం వేద వేదైవయోయ ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేద ప్రతి ప్రతి వేదైవమేవం వేద ప్రతి వేద ప్రతి ప్రతి వేద వేద ప్రత్యేవైవ ప్రతి వేద వేద ప్రత్యేవ ప్రత్యేవైవ ప్రతి ప్రత్యేవ తిష్ఠతి తిష్ఠత్యేవ ప్రతి ప్రత్యేవ తిష్ఠతి ఏవ తిష్ఠతి తిష్ఠత్యేవైవ తిష్ఠతి తిష్ఠతి తిష్ఠతి.